పార్వతి వినుదే అంబ పార్వతి వినుదే అంబ పార్వతి వినుదే అంబ పార్వతి వినుదే కిరణం నితి శుక పాణి భోగు పరాది కమే సోదరి శివ శేఖరి శవకృష్ణ సోదరి శివ శేఖరి ప్రతి